కొంచెం కాస్త చెప్పు. ఇప్పుడు బుచ్చిరాయి గారికి సంతానం చెప్పావు ఇందాక, ఇప్పుడు పెద్ద మామయ్య రాపల్ల జనార్దన్ రావు మామయ్య ఎవరిని చేసుకున్నాడు ఏమిటి? చాలా కాలానికి ఆయన ఏదో హిమాలయాలకు పారిపోయాడని ఎత్తుకుంటూ వెళ్ళారని చెప్తేవాడు. ఆయన ఏంటి ఆర్ఎస్ఎస్లో ఉండేవాడా? ఇంత కొడుకు గడ్డం పెంచాడు, గడ్డం ఉండేవాడు, అన్నం తినకుండా ఉట్టి అరటిపళ్ళు పైన కట్టుకుని సాత్విక ఆహారం తినేవాడు. అరటిపళ్ళు అది తిని పాలు తాగేవాడు, ఆవు పాలు. మా నాన్నగారు ఒక గెలకు గెలకు తీసుకొచ్చి అక్కడ కట్టేవారు. అప్పుడు యోగపురికి వెళ్ళినప్పుడు దుర్గయ్య రాళ్ళవండి ఎవరో తీసిపోతుంటుండే అట్లా చేసేవాడు. అలా ఎన్ని సంవత్సరాలు మామయ్య? అట్లా 15 ఏళ్ళు ఉన్నాడు, 10 ఏళ్ళు ఉన్నాడు. హరిద్వార్ దాకా వెళ్ళి ఆయన తపస్సు చేసుకుని వెళ్తుంటే పట్టుకొచ్చి ఈ తమ్ముడికి ముందే పెళ్ళింది అంటారు నిజమేనా? వాసుదేవరామకి ముందు పెళ్ళింది, ఈయన పెళ్ళి వద్దన్నాడు అని చెప్పేసి. తర్వాత ఎవరు అన్నారు కదా, సాయిబాబా అని తలుచుకోండి మీరు, సుశీలమ్మ గారు, శిరిడి సాయిబాబాని శిరిడి సాయిబాబాని తలుచుకుంటే తప్పకుండా మీ అబ్బాయికి పెళ్ళి అవుతుంది అని చెప్పి చెప్పింది. సరే ఫోన్ లేమని చెప్పి సాయిబాబాకు చాయ్కి గురువారం చేసి ఏదో చేసుకుంటూ ఆవిడ కాలం గడుపుతుండే, పూజ చేసుకునేది, సింహాసనంలో పెట్టింది. అప్పుడు సరే తర్వాత మళ్ళీ వచ్చేసాడు, ఏదో వచ్చాడు కొన్ని రోజులకి వచ్చేటప్పటికి వీళ్ళ నాన్న తామరకొల్లు వాళ్ళ చుట్టాలట ఎవరో మనకు తెలియదు, శేషమ్మ గారి నాన్న ఆతంట వారు అంటే సరే ఈయన కూడా ఏదో తింటున్నాడు, తల్లి లేదు పాపం, తండ్రి ఉండేవాడు. అదే అక్క చెల్లెళ్ళు అందరం చాలా మంది మేనమాల దగ్గర పెరిగారు, ఉంటే సరే అక్కడి నుంచి ఈ అమ్మాయిని ఇస్తాను శేషగిరిరావు అని ఎవరో ఉండేవాడు నాకు బాగా గుర్తులేదు. శేషగిరిరావు ఆయన బంగారు కొట్ల దగ్గర ఉండేవాడు, బంగారు కొట్ల దగ్గర ఉండేవాడు ఆయన. దాంట్లో పనిచేస్తుంటే పిల్లాడికి మన నాన్నగారి చూసి ఏదో వీళ్ళ బావమరిది ఇంకా సంగతి గడ్డం పెంచాట గడ్డ మాట్లాడుకునేవారు, పెనగంచి పొల్లు గడ్డం చేసేవారు. సరే ఏదో చేసి చెప్పుకున్నారు. సరే అప్పుడు ఇస్తామని పిల్లల తోటానికి వెళ్ళారు మేము. సరే అయితే ఇట్లా సంగతి మరి ఏమిటని ఏదో పిల్లలు చూపించారు, మొత్తానికి చూపించారు కానీ బాగానే ఉంది మరి పిల్ల. మరి నేను గడ్డం తీయను అమ్మాయి, నేను గడ్డం తీయను, ఇట్లాగే ఉంటాను. అదే ఒక శ్లోకం చదివాట ఏదో ఆవిడ కూడా సంస్కృతం హిందీ తెలుగు మూడు పేసింది. సరే మూడు పేసే అయితే ఏదో ఒక శ్లోకం చదివింది ఆవిడ కూడా, శేషమ్మ గారు కూడా చదివితే సరే నాకు ఇష్టం అన్నట. సరే కానీ గడ్డం అడుగుతుంది ఇట్లా ఉంటుంది అన్నాడు. సరే మీ ఇష్టం ఎట్లా ఉన్నా ఉంచుకోండి, ఎట్లయినా పర్వాలేదు అని చెప్తే ఒక సంస్కృత శ్లోకం చదివింది ఎట్లా ఉంటాయనని. మనసుకి ఇదే కానీ మనసుకి మడి దడి గడ్డ ఉండదు ఉంటుంది కానీ చేసేస్తే ఇట్లా అనేప్పుడు సరే అనుకున్నాను. సరేదే సరే పెళ్ళి లగ్గన్ చేయించుకున్నారు. పెళ్ళి లగ్గన్ చేసుకుంటే ఈ వరలక్ష్మి కింద ఈ అమ్మాయికి కూడా చేద్దామని ఒకరోజు ఆయన శేషగిరిరావు గారే ఇంకేదో సంబంధం తీసుకొస్తే మేము మాకు అది అచ్చుబాట్లేదండి, ఒక్క పందిట్లోను రెండు పెళ్ళి మా ఇంట్లో ఎవ్వరు వద్దన్నారు, మా ఏడుగురు తాతలు కూడా చెప్పేసి సార్ ఒకసారి కనుక మేము అట్లా చేయమండి సరేనని మాకు వేరే చేశారు. సరే రెండో రోజు ఏదో దావిడి చేశారు వరలక్ష్మికి. సరే ఏదో సరే జరిగిపోయింది. సరే తర్వాత మళ్ళీ తీసాడు గడ్డం తీసాడు, గడ్డి మళ్ళీ ఏదో చేస్తున్నారు చక్కగా తయారయ్యారు, బాగానే చేశారు, హాయిగానే ఉన్నారు. లోకన్నా తేజస్వి అని పుట్టాడు, మళ్ళీ రమణ అని పుట్టాడు, శ్రీనివాసు, నలుగురు మగపిల్లలు పుట్టారు. అక్కడ మామయ్య పెళ్ళినప్పుడు ఎవరో యూరోపియన్ వచ్చి నీకు ఎంత పిల్లమ్మా అన్నది అది చెప్పు సంగతి. మామయ్య పెళ్ళినప్పుడు ఒక యూరోపియన్ ఒక ఆవిడ వచ్చి ఏంటి ఇంతమంది సంతానం నిన్ను పూడిందని చెప్పేసి అన్నావు ఒకసారి అన్నా, ఏంటమ్మా ఇంతమంది ఎంతమంది ఇట్లా ఉన్నావు ఏంటి అసలు అని పోయిందని చెప్తుండేది. అని గుర్తులేదు ఇప్పుడు, ఓ యూరోపియన్ ఆవిడే ఈయనకి తెలిసేమో ఒకవేళ మావి ఫ్రెండ్ ఏంటమ్మా ఇంతమంది పిల్లలా, 11 మంది 15 మంది పిల్లలా అట్టా ఇట్టా అని అంటుండేది. ఏదో గుర్తులు లేవు, ఇవన్నీ పెద్దదాన్ని అయిపోయింది కదా, 80 ఏళ్ళు వచ్చినాయి, నాకేం గుర్తుంటాయి, కానీ 300 చాగరాది కృతులు ఇవి అవే గుర్తు. అదే అది ఆ దాని సంగతి వస్తున్నాను. అసలు సంగీతం ఎవరు ఏమిటి ఎట్లా వచ్చింది మీ తాపర్ల వారి వంశంలోకి? సంగీతం ఎవరికి ఇంట్రెస్ట్? తాతయ్య గారికి? తాతయ్య గారు వాళ్ళ వంశస్థులు ఎవరు ఉన్నారా? వంశస్థు తాతయ్య గారి వంశస్థులకే ఉన్నది. 7 వాళ్ళు, తాతయ్య గారి తాతలు 7 వాళ్ళకి సంగీతం అనేది బుద్ధి వచ్చింది అది. జ్ఞానం, సంగీత జ్ఞానం వాళ్ళంతా. మా 4 తాతయ్య గారు ఉన్నారు, ఆయన ఆధ్యాత్మ రామాయణాలు కీర్తనలు ఇక ఒక్కటి చివరి నుంచి మొదలు దాకా వచ్చి ఆయనకి. సరే అక్కడి నుంచి ఒకసారి బెదవాడ, బెదవాడలో ఆ తాతయ్య గారికి సింగరాజు అన్నపూర్ణమ్మ గారు ఏదో నాకు ఇప్పుడు బాగా గుర్తులేవు, ఆయన ఆవిడ ఒక ఇల్లు కట్టించి ఇచ్చింది. ఇల్లు కట్టించి ఇస్తే ఈయన ఆయన పేరు ఏమిటంటే ఆధ్యాత్మ రామాయణ మాస్టర్ గారు. ఆయన కూడా ఆధ్యాత్మ అబ్బా ఏంటమ్మలు ఏంటమ్మా, నీకు రేపటి నుంచి మీ ఇంటికి వచ్చి నీకు చక్కగా హార్మోనియం మీద ఆధ్యాత్మ రామాయణం అన్నీ చెప్తానని ఓ రోజున మొట్టమొదటి కీర్తన 2 కీర్తన అన్న పాడారు. పాడేప్పుడు ఏదేది రామ్మమ్మ మా రా బుచ్చిరామయ్య పిల్లకి సంగీతం రాకపోవడం అంటే బోళ్ళ సంగీతం వస్తుంది అని చెప్పాను. సదాశివ ప్రశ్న సీతదాశివ ప్రశ్న చేసే దాపిపారింపు వాసుదేవ తత్వము మహాత్వము వాసమాన విలాస నేనిదే నీ శత్రుభావలోకనమున నీ సమయమున తెలియవలసినదే సమస్తమిదే ప్రశస్తము ఈ సంశయము వారింపవే పరమేశ నన్ను మన్నింపవే. ఈ ఆధ్యాత్మ రామాయణ కీర్తన చాలా బాగా పడేవారు మా తాతయ్య గారు. జ్ఞాన అభిజ్ఞాన నిశ్చల భక్తి వైరాగ్య నందాములకు మీద నామైన భిన్న శ్రీనిలయమై వెన్నవల మృదువై అసమానమై ముతి కన్న మార్గము మిన్న అయిన బహుగోప్యతరమైన అనున్యముగ శలభిమ్ము చెంచల లేని తం వినులకు నేని దాన దానవ వైరి మృక్కదాయముగా నింపవే పరమేశ నన్ను మన్ని. ఈ సంగీత జ్ఞానం మళ్ళీ రాపల బుచ్చిరాయ గారిలో కూడా వచ్చింది, ఆ ఇంట్రెస్ట్ ఉంటాం వలన నీకు నేర్పించారు. మీ మాస్టర్ గారి పేరేంటి? ఎంతమంది నీ గురువులు సంగీతంలో? క్రాపవరపు నరసింహారావు. ఆయన కూడా నరసింహమే. ఆయన పేరేంటి? క్రాపవరపు నరసింహారావు గారు. క్రాపవర నరసింహారావు అంటే బందర్లో ఉండేవారా? బందర్లోనే. బందర్లో ఉండేవారు. గడియారం తీసి ఎన్ని రూపాయలు ఇచ్చారో నాకు బాగా తెలీదు, ఇట్లా తీసి ఇట్లా చూసి ఒక గంట గంట చెప్పి గంట గంట అట్లా చెప్పేసి పెట్టేసి. ఎన్నింటికి వచ్చేవారు ఆయన? మధ్యాహ్నం 12:30 12:30 వచ్చేవారు. మాకు స్కూల్ గా మళ్ళీ మేము క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేవాళ్ళం. మీ సాధన అంతా కూడా మధ్యాహ్నం కూడా జరిగేది సంగీత సాధన? ఎలాగంటే 4 లేపేవారు నాన్న తాతయ్య గారు. మళ్ళీ బుచ్చిరాయ తాతయ్య గారు మళ్ళీ ఇది పొద్దున పూట తెల్లారగట్ట 4 లేపి మాస్టర్ వచ్చేదేమో 1:30 12:30 మళ్ళీ మీ సాధన పొద్దున పూట. పొద్దున పూట అంటే తెల్లారగట్ట. ఎన్ని గంటకి? తెల్లారగట్ట 4 కొట్టంగానే లేపి. ఏమనేవారు చూస్తున్నా? లేపి హార్మోనియం అక్కడ పెట్టి అమ్మా అమ్మా లేపి మరి అప్పుడు ఇది లేవుగా వస్తున్నా అప్పుడు వస్తున్నా అని ఎవరు చేత లేవు అది ఒకటి ఉండరు చేత లాంతరం వెలిగించి లాంతరం మీద పెట్టి ఆ దాని మీద పెట్టి అప్పుడు హార్మోనియం పెట్టి ఏమ్మా లేస్తావా అనేవారు. అంతే అమ్మ లేస్తారండి దూరికే లేపేవారు భయం వేసిపోయి గబగబ లేపి పుట్టి నుంచి చుమ్మేసుకు వచ్చి కూర్చునేదాన్ని. అప్పుడు మొదటి నుంచి ఎన్ని వస్తా అన్ని వచ్చి. ఆయన హార్మోనియం వాయించేవారా తాతయ్య గారు? హార్మోనియం నువ్వు వాయించుకుంటే నేనే సాధన అవన్నీ చేసుకునేదాన్ని. అయ్యి తప్పు తాళం తాకట్టు పెట్టావు అనేవారు. తాళం కాస్త తప్పితే సరే అసలు ఊరుకునేవారు కాదు, తాళం తాకట్టు అయిపోయింది అనేవారు. లేదు లేండి లేండి అనేదాన్ని. అక్కడి నుంచి సరిగా ఎప్పుడు దాకా సాగితే సాగేది సాధన? నాలుగు గంటలు చెప్పిన వారు ఆరున్నర దాకా. రెండున్నర గంటలు తగ్గేది, ఆరున్నర దాకా చేస్తే ఆరున్నరకి మళ్ళీ మొహం కొట్టుకొని మళ్ళీ కాలపుచ్చారు. అప్పుడు అసలు తల కూడా రేగేది కాదు, అట్లాగే ఇంత జడ ఇంత మన ఈసర్ జడ కంటే పెట్టిన అట్లా ఉండేది. ఆ గబగబా స్నానం చేసేవాడు కాదు, ఇంకో గుడ్డలు కట్టుకుని మంచి గుడ్డదు ముందు అన్నం తినేసేసి పెరిగేసి అంత అన్నం స్కూల్కి వెళ్ళిపోవడం. ఆ అన్నం చేసుకుని పుస్తకాలు తీసిన పుస్తకాల నుంచి తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. నువ్వు ఎప్పుడు దాకా చదువుకున్నావు అసలు? ఏ క్లాస్ దాకా చదువుకున్నావు నువ్వు? సెకండ్ ఫారం దాకా. థర్డ్ ఫారం వచ్చేప్పటికి పెళ్ళైపోయింది. అక్కడ ఏ స్కూలు? గర్ల్ స్కూల్. అక్కడ మాస్టర్ జ్ఞాపకం అండి ఇప్పుడు మాస్టర్ పేర్లు? ఏదో వాళ్ళ పేర్లు ఉన్న సంగీతం మాస్టర్ గారు పేరు. రైటర్ గారు ఒక అండి, వాడు రైటర్ గారు మీ ఇంటి ఎదురుకుండా మండువాయిలు కదా మంది. తర్వాత ఈ సంగీత సాధనలో మీకును ఈ మీ పెత్తల్లి కూతురికి ఏదో కాంపిటీషన్ ఉండేదని చెప్పారు, చెప్పు ఎలా ఉండేది అది? పోటీ పడి సాధన చేస్తుండేవాడు ఆవిడ ఆ గదిలో చేసేది, నేనేమో మా గదిలో చేసుకునేవాళ్ళం. ఈ అలాగే అల్లుళ్ళ సేకరణ కూడా ఇద్దరు ఇది పోయారు. ఆయన లాయర్ తెచ్చాడని చెప్పేసి చెప్తున్నా, ఆయన లాయర్ తీసుకొచ్చాడు. సరే లాయర్ తెస్తే ఆయన చూడు వాళ్ళ అమ్మగారు కూడా అట్లా చేస్తాను ఎవరు చేయరండి. ఆయన అంటే తాతగారు ముందు లాయర్ తెచ్చారనే, తాతగారు లాయర్ తెచ్చారనే? ఆయన ఫస్ట్ పెళ్లి చేశాడు కూతురు. కృష్ణయ్య గారే పెళ్లి చేశాడు కూతురు పెళ్లి చేశాడు లాయర్తో. ఆ లాయర్ ఎట్లా వచ్చాడు పాపం, మొదటి పెళ్లి కాదు ఆ, మొదటిసారి వాళ్ళ మేనమామ వాళ్ళ చుట్టాలు వాళ్ళని చేసుకుంటే ఆ పిల్ల పోయినా కూడా వీడు చెప్పలా ఆయన తప్పిపోతాడేమోనని. సంబంధం? ఆ సంబంధం కాదు, ఆ చదువు పోతుందేమోనని. అక్కడెక్కడో చేస్తున్నాడు ఆ ప్లేడర్ వృత్తి పోతుందేమో, వృత్తి కాదు చదువు మానేస్తాడు, మానేస్తాడేమో పరీక్షల్లో ఉన్నాడు, పెళ్ళం పోయింది చెప్పలేదు ఆవిడ. ఆవిడ కాస్త ఇదిలే. అక్కడ నుంచి బుద్ధవరు పోరేదో వాళ్ళు తెలియదు. అక్కడ నుంచి పాపం అక్కడి నుంచి వచ్చాడు, ఇక పెద్ద మనిషి అయిందని తెలుసు. అక్కడి నుంచి వచ్చాడు, వచ్చి వాళ్ళ అక్కడికి వెళ్ళి ఏదో ఏ ఊరు భీమా ఏదో అయితే మెక్కయ్యరా అని అడిగట చెల్లి వాళ్ళ బావమతి వాళ్ళు. ఈ మాట అనేటప్పటికి వాళ్ళు ఆ తమ్ముడు మే అని ఏడ్చట, ఏంటి ఏడుస్తావు ఏంటి ఏడుస్తావు ఏంటి ఏడుస్తావు ఏంటి అని అన్నట. అంతవరకు చెప్పలేదు ఆ తల్లిదండ్రులు కూడా. అట్లా చెప్పబోతే ఏంటి ఇట్లా చేస్తున్నట్టు ఇట్లా సంగతి పోయింది. చాలా బాధపడ్డట, ఇక చేసుకోనని కుదరలేదు. ఏం చేశారు మా తల్లి చివరికి మీ పెద్దలు కూతురు ఇచ్చారు, మా పెద్దలు కూతురు కూతుంది. తర్వాత మీ బుజరాయ గారు కూడా అల్లుడు లాయర్ తేవాలి. లాయర్ తేవాలనే కాదు, ప్రాప్తం ఉంది అది. మేమంతా కూడా ఆశ వచ్చింది కదా ఈ జన్మలోకి, ప్రాప్తం ఉంది, ప్రాప్తం ఉండి సరే ఏదో చేస్తే ఆయన సరే చూస్తే ఇట్లా. మరి ఆయన ఎప్పుడో ఈయనకంటే ముందే ఆవిడ చేసుకు కూర్చున్నాడు ఆయన, ఎవరు అమ్మన్న తల్లిని చేసుకుంటే సరే ఆ కాస్త ప్రసమై ఆ పిల్లని పుట్టి పోయింది. పోతే ఆవిడ ఆ సీతమ్మ గారు అందితే చచ్చకుండా మాకు అక్కర్లే తీసుకెళ్ళిపోమన్నారు. ఆ అన్నమ్మ గారిని ఒక ఆవిడ తల్లి ఉంది, అయ్యో తీసుకెళ్ళిపోతే ఇంక మళ్ళీ మన ఇంటికి రారే, మనం ఇల్లు సంతం చేసు అట్లా చెయ్యకు వెళ్ళకు ఏడుస్తూ అటు తీసుకుపోతున్నావు అని చెప్పి అట్లా అమ్మనకాయని పెంచావు. ఏదో భగవంతు దయవల్ల పెంచాం, ఏది కావాలంటది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని నేను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పిన్ని పిన్ని అంటుంది అనకూడదు, అమ్మ అమ్మ అని పిలిపించుకోవాలనే సంకల్పం. అమ్మ అని అంటుంది కదా, మాకు కూడా తెలియదు నాకు, ఎవరికి తెలియదు అసలు. అమ్మన్నక్కయ్య సౌత్ కూతురు అని చెప్పేసి నాకు కూడా ఎవరికి తెలియదు, నేను గ్రాడ్యుయేట్ అయ్యేంత నాకు తెలియదు, అది ఎవరికి తెలియకుండా ఉండాలని నేను కోరుకున్నాను. అది నీ గొప్పతనం కదా. తర్వాత మా అల్లుడు కూడా ఒకసారి పంది మంది పడుకునే వాళ్ళు, వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. సరే అక్కడి నుంచి ఒకసారి మీ నాన్నగారు వెళుతూ బాబాయ్ హనుమంతరావు హనుమంతరావు అల్లుడేగా మేనల్లుడేగా హనుమంతరావు హనుమంతరావు నువ్వు వెళ్ళిపోతావేమో అని బట్టలు పెట్టలేదు ఈ మాట, నువ్వు ఈ డబ్బులు పెట్టి ఎంత ఇచ్చారు నేను చూడలేదు, ఈ డబ్బులు పెట్టి మంచి పంచలు నీ ఇష్టం వచ్చింది కొడుకో తెచ్చుకోమన్నారు. ఇచ్చేటప్పుడు ఏం చేశాడు ఆయన ఇట్లాంటి ఇంత చొడలు అత్తవాళ్ళంత మంచి ఒక్కడు తెచ్చుకున్నాడు, సరే కోర్టు నుంచి షర్టు ప్యాంట్తోనే వచ్చాను, ఇంకా కోర్టు ఇప్పుడు అక్కడ పెట్టారు, నేను వెళుతున్నా బావా వెళ్ళిపోతున్నాను బావా అని, నేను అక్కడ వాళ్ళు పని ఉంది వెళ్ళిపోవాలన్నాడు. అంటే సరే అయితే తాంబూలం ఇవే రోజు తాంబూలాలు ఉండేవి ఇంట్లో నాన్నగారికి, ఎప్పుడు లేని రోజున అక్కడ కోర్టులో వాదించే రోజు వేసుకునేవారు కాదు, లేకపోతే రోజు అక్కడ పెట్టి అన్నీ అక్కడే ఉండేవి దాంట్లో ఒక పడి ఏదో సరే ఆయన. అయితే అక్కడి నుంచి తెచ్చుకున్నాము అన్నాడు, తెచ్చాను బావ అన్నారు, ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఏమైంది, ఒక్కడే పంచుంది, ఒక్కటే పంచుంది. అయ్యో ఒక్క పంచ జత పంచి పెట్టాలి కానీ ఒక్క పంచి తెచ్చాను అంటే హనుమంతరావు అన్నారు. నాకేం తెలియలేదు, ఒకటే తెచ్చానని. అయ్యో ఒకటెట్ట పెడతారండి, మా ఇంట్లో ఇట్లాంటి అట్టగాళ్ళని తిట్టాం, మడతలు వేయించి మా నాన్నగారు ఇచ్చేవారు కేవీఆర్ అని, కేవీఆర్ అని వేసేసేసి మా ఊరికనే మడతలు ఉతకండే అన్ని చక్కగా పెట్లు, వీరికి ప్యాంటు షర్ట్లు కావాల్సిన ఇట్లాంటి దొరుకుంటే ఇట్లా వేసుకుంటే బాగుంటుందని వారికి అట్లా వేసి ఒక్క ఫోటో దించారు. సరే అక్కడి నుంచి అది మన ఇంట్లో ఉందిలేండి, పేరుంటే మనకేం పోయింది, కొత్తదే మీకు తలపులుందేమున్నాయి అని చెప్పి గబగబ తీసి ఆ పెట్ట చిన్న పెట్ట పెట్టండా ఉండేవి కొత్త గుడ్డలు, ఆ గుడ్డ తీసి వారికి ఇచ్చి తాంబూలం చీదుకు పెట్టండి అల్లుడికి అంటే అది ఇచ్చి పెట్టారు వెళ్ళారు. అట్లా జరుగుతుండేది ఆయన. ఈ గండేపల్లిలో అసలు వాళ్ళు కాఫీలు తాగేవాళ్ళు కదా, తాగేవాళ్ళు కాదు గండేపల్లి కాఫీ అసలు మొట్టమొదటి ప్రవేశపెట్టింది నువ్వేనా గండేపల్లి వారికి, కేసరి వారికి కాఫీ గుండ? ఆ మిషన్ ఒకటి ఉండేది జ్ఞాపకం నాకు, కాఫీ గుండ, కాఫీ వేయించి ఒక డబ్బాలో పెట్టి అది తిప్పి ఏ రోజుకి ఆ రోజుకి వేసేదాన్ని ఫిల్టర్. సరే వాళ్ళంటూ పాలు తాగాలంటే మా పాలు తాగకుండా మీరు మామగారు ఎట్లా వేస్తే మా చక్కగా పని చేయాలి, చక్కగా చేయాలి, బస్తీ పిల్ల అనుకోకూడదు, పల్లెటూరు పిల్లలే ఉండాలని నాన్నగారు చెప్పి చెప్పి చెప్పి పంపించేవారు మా నాన్నగారు. అట్లాగే ముందు ఆయన పని అది తులసి ఇదంతా పేడ పెట్టి అలికేసేసి చక్కగా ముగ్గులు పెట్టేసేసి ఆయనకు ఉద్దరణం అరివేణ పేటేసి ఉద్దరణ అరివేణం అవి పెట్టి అన్ని బోర్లు చట్ట పెట్టిందని మాటగా ఉండాలి ఆయనకు కావాలని. ఆయన గారు కూడా చాలా మెచ్చుకుని ఉండేవారు. మా ఒకసారి అన్నారు కదా కాఫీ కాఫీ అని, మీ అత్త కూడా అలవాటు చేసావుగా తల్లి అన్నారు. ఒకసారి అనసూయ అక్కయ్య నువ్వు ఎక్కడో బయట ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు పైనుంచి తీయించి చేసావని చెప్తా ముసలు చెప్పు. అనసూయ అక్కయ్య ఉన్నప్పుడు తాతయ్య గారు రావటం, అయ్యో జయించావమ్మా నేను బయట తినేవాను కదా అంటాం, అనసూయకి కూడా పైకెక్కి తీంచి అటక మేయించావు దించి వంట చేయించావని చెప్పి ఆయన చేత, అనసూయక్క చేత వంట చేయించావు పోడారు నేను మా మామగారా, మీ మామగారు అయ్యో ఆ చిన్నపిల్లని ఎక్కి చేయించావంటమ్మా అని, అది జ్ఞాపకం ఉందా? అవి ఇక్కడ ఈ పాడి ఉండేదా మీకు ఇక్కడ నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ రఘుమాన పార్క్ దగ్గర పాలు తీస్తుండేదా నువ్వు? నేను పాలు తీసేదాని కదా నాన్నగారు తీసేవారు, కానీ ఇక్కడ ఒక తడికల్లే కట్టించేసేసి యువతలు గొడ్లు కట్టుకునేవారు, తర్వాత ఏమో అక్కడ చెట్లన్నీ పెంచేవారు. ఇంతలా తోటకూర వంకాయలు బీరకాయలు అన్ని పెంచేవారు భవానీపురం ఇంట్లో, ఇక్కడ ఇక్కడ రహమాన్ పార్క్ దగ్గర, దిగల శివరావారి దగ్గర రహమాన్ పార్క్ దగ్గర, రహమాన్ పార్క్ దగ్గరే. నాకు ఇప్పుడు ఏవి జ్ఞాపకం ఉండట్లే నాన్న, నువ్వు ఇక్కడ కూర్చుని కూర్చున్నా ఏదో అయిపోయింది. ఈ సంగీత సాధనలో ఏంటి అసలు ఎన్ని ఎన్ని కీర్తలు చెప్పించారు నీకు తాతయ్య గారు? అబ్బా ఎన్ని కీర్తలు రా, చక్కటి కీర్తనలు అన్ని, ఏది కావాలంటే చెప్పించారు. క్రాప్ వర్క్మెంట్ శివరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ మా ఆయన ఎవరు మా మలయాళం ఆయన గారు అక్కడ ఎవరో వెళ్తుంటాను, ఎవరండి అండి కావాలంటే ఏంటి కావాలండి అంటే నేను అక్కడ ఎక్కడి నుంచి వచ్చానండి అరవై దేశం పైనుంచి అని చెప్పంటే ముందు మా ఇంటికి రండి మా అమ్మాయి పాడితే మీరు విని మా అమ్మాయికి చెబుతారు కానీ నేను అన్నీ మీకు ఏర్పాటు చేస్తానన్నారు. ఇంకా అప్పుడు పెళ్ళి కాల అప్పుడు సరే చాలా బాగుపడుతున్నారండి. పైగా మీ నాన్నగారు మీ తాతయ్య గారు వచ్చినప్పుడు ఈయన కూడా కూర్చున్నాడు నా పక్కన కూర్చోటానికి. భలే మనిషి అండి, చాలా బాగున్నారండి, అదృష్టవంతులండి, చాలా అదృష్టవంతులండి. అని ఆయన చేత కూడా నేర్పించారు, ఆయన చేత నేర్పించారా? ఆయన చేత నేర్పించిన తర్వాత నాకు బాగా వచ్చింది అన్న. తాతయ్య గారు చాలా శ్రద్ధ చేసుకున్నారు బాగా ఈ పుస్తకాలు కానీ. ఆయన ఆయన రైటింగ్ అంత పుస్తకాలు కదా, ఆ సంగీత పుస్తకాలు కానీ ఆయన రైటింగ్. ఇంత ఆయన కూడా స్వరాలతో పాటు రాసేవారు, ఒక్కొక్కటి రాసి ఉన్నాయి. ఆయన రాసి రాపట్నం సింహారావు గారు రాసింది రాసింది, ఈయన వచ్చిన తర్వాత నేను రాసిన దాన్ని. అక్కడ ఒక దాని మీద ఊరికే ఇద్దరు రాసేసేసేది, దీని మీద బాగా జాగ్రత్త రాసుకోవాలి, అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి కాపీ కాపీ అట్లా రాశారు. నన్ను కీర్తనలు తాళం తప్పుతుందేమో అన్న బాధ ఉండేది కాదు, అట్లా చెప్పాడు ఆయన, ఆ మలయాళం ఆయనే. ఏదో కీర్తన చెప్పు. నాన్న ఇవాళ తండ్రి దినమే సుదీనము అన్నట్టు, ఇవాళ దినం సుదీనం అన్నమాట. నన్ను ఇది ఆయన మొట్టమొదటి కీర్తన రా, ఆ మలయాళం ఆయనది. నిన్ను నమ్మిన వాడని ఎంతినా విన్న పంబు విని ప్రేమ తోను తో సరి నిజమని బొమ్మ పని సరిమా రిమ సరి నిజని బొమ్మ పని సార్ రిమ పని మా పని సరి నీ సరి మరి సని రి సని బమరి సని మరి సరి నన్ను బ్రోబ్రేగమే తను తగతి సీదాబదే నన్ను బ్రోవర దేగమే జ్ఞాన భక్తి వైరాగ్యము కలిగినాయి జ్ఞాన భక్తి వైరాగ్యము కలిగినాయి జనమేమిజే సేను తెలుపవయ్య వనరేంద్రునిపై ప్రేమ బూటలేదా వనరేంద్రునిపై ప్రేమ బూటలేదా గణలోలవాసు దేవ దేవ దేవా సరి నిజ పని బొమ్మ పని సరిమా రిమ సరి నిరి సని బొమ్మ పని సా నిమ పని మా పని సరి నీ సరి మరి సని సని మరి సని పని సరి నన్ను బ్రో వడే సన్ను తాంగతి సీతాపదే నన్ను బ్రో వరేగమే. సరే ఇప్పుడు మీ పెద్దబ్బాయికి సంతానం గురించి చెప్పు. పెద్దబ్బాయికి ఎంతమంది ఏంటి, పెద్దబ్బాయికి ఎంతమంది పిల్లలు? భాస్కర్ నరసింహ శర్మకి ఎవరండి, కరుణ అని ఒక పిల్ల పుట్టింది, తర్వాత దాని పేరు కరుణ పెట్టిన తర్వాత పవన్ కుమార్ అని పెట్టాం. పవన్ కుమార్ కి పెళ్ళయింది, పెళ్ళయింది హాయిగా జరుగుతుంది. ఈ భాస్కర్ అయ్యారేమో వెళ్ళి వెళ్ళి ఏదో చివరికి వీడు పుట్టిన తర్వాత పెళ్లి పెళ్లి చేసాం. స్వాతి అనే అమ్మాయిని ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వెరీ గుడ్. ఇద్దరు మగపిల్లలు పుట్టి అన్ని ఏదో చూసి కొన్ని రోజులు నాటకాలు వేస్తాననేవాడు కొంత అదే నాడు చేసి ఉద్యోగం చేస్తూ చివరికి వాడు కూడా ఏదో గొడవ వచ్చి చచ్చిపోయినాడు. రెండు ఆయన వ్యాధి చూసినప్పుడు ఎంత పిల్లలు? వాడి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. పేర్లు చెప్పు. అబ్బాయి పేరు వంశీకృష్ణ. వంశీకృష్ణకి ఇప్పుడు ఒకటే ఒక్క మగపిల్లాడు ఇప్పుడు. వాడి పేరు? వాడి పేరు వంశీకృష్ణ, వాడి పేరు ఏదో ఉంది. వాడి పేరు తేజ. తేజ పెద్ద పుస్తకం రాసుకున్నావుగా. తేజ. వాడి పెళ్ళాం పేరు అనురాధ. అనురాధ. అనురాధ పెట్టిన చీర. వెరీ గుడ్. అనురాధ పెట్టి చీర కట్టున్నా ఇప్పుడు. వెరీ గుడ్. ఎప్పుడు పెట్టింది? వాళ్ళ ఇంటికి పెనగంజిపూలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టారు. సరే వంశీకృష్ణ, వంశీకృష్ణ కొడుకు పేరు తేజ, భార్య పేరు అనురాధ. అమ్మాయి పేరు వ్యాధిన, అమ్మాయి పేరు శ్యామలాదేవి. శ్యామలాదేవి ఎవరికి ఇచ్చారు? శ్యామలాదేవిని ఒక అరవబ్బాయికి ఇచ్చారు. అరవబ్బాయి అయితే మంచి బంగారు తండ్రి, చక్కగా సంపాదిస్తున్నాడు. రెండు ఇల్లు కొనుక్కున్నది, భార్య పిల్లలు చక్కగా చూసుకుంటున్నాడు. ఇద్దరు మగ పిల్లలు. అబ్బాయి పేరు తెలుసా? అబ్బాయి పేరేంటి? బంగారు తండ్రి పేరు నాగరాజు గారు. నాగరాజు గారు, నాగరాజు గారు మీ మనవడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు తెలుసా నీకు? సాష్టాంగం పెడితే ఏదన్నా పెట్టి చీర పెట్టారు నాకు కూడా. రెండో ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నామని చీర కొనుక్కొచ్చి మా అమ్మమ్మకి నీకు పెట్టున్నావు నాయనమ్మ, ఇంకెవ్వరికి పెట్టలేదని చెప్పి దండాలు పెట్టి ఇద్దరు సాష్టాంగం పడ్డారు. అరవాళ్ళకి అట్లా పెడితే గానీ నమస్కారం పెట్టినట్టు కాదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు తెలుసా నీకు? కాన్పూర్ లో ఉంటున్నారు. వేదాద్రిని, కాచ్యాయని కూడా అక్కడే ఉంటున్నారు. అక్కడే వెళ్ళారు. కాచ్యాయనికి మొదట మేము పెట్టిన బంగారం గిన్నెలు అన్ని పోయిన తర్వాత ఇప్పుడే వంశీకృష్ణ ఒక నల్ల పూసల గొలుసు, ఒక బంగారు తాడు చేయించాడు. వెరీ గుడ్, చక్కగా ఉంటున్నారు వాళ్ళు. తర్వాత మూడో ఆయన పిల్లలు ఎంతమంది అంటే నేను సాయిబాబు పేరు సాయిబాబు సాయి సాయి చాలక చిరంజీవి కీసర సాయి చాలకరావు నరసింహ శర్మ మేము మా అత్తగారు పెట్టమన్నారు. అది అట్ట పెట్టాం. సరే, ఆయనకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగ పిల్లలు అయితే. ఇద్దరు ఏం చేశారు, ఏం చదువుకున్నారు? ఇద్దరు, ఒక అబ్బాయి ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాడు పెద్ద చదువులు. రెండో అబ్బాయి ఏమో పూనాలో ఉంటున్నాడు. పెద్ద అబ్బాయి పూనా. పూనా పెద్ద అబ్బాయి పూనా, రెండో అబ్బాయి ఢిల్లీలో. పెద్ద అబ్బాయి పెళ్ళాం పేరేంటి? వల్లి. పూర్తి పేరు తెలుసా? తెలుసు కానీ వాళ్ళు నాగశ్రీవల్లి. నాగశ్రీవల్లి వాళ్ళది గుంటూరు, చక్కటి వాళ్ళు. వాళ్ళు చక్కగా భావించారు. నాకు కూడా అన్ని చీరలే, సారికి చీర, అప్పగింతలకి చీర, అన్ని చీరలు పెట్టారు నాకు కూడా. వెరీ గుడ్. సరే, అది అయిపోయింది. వాళ్ళకేమైనా సంతానమా? వాడికి ఒక్కడే మగపిల్లాడు. ఎంత అంత ఏజీ? ఒక ఏడాది ఉంటుందా? ఏడాదిన్నర. వాడి పేరేమిటి? మునిమనోడు పేరు. మునిమనోడు రాసుకుందాం మరి. మునిమనోడు పేరు సీత, సీతారామ. అసలు మామూలు వ్యవహారనామం చెప్పు. మామూలు మామూలుగా వ్యవహారనామం, పూర్తి పేరు అక్కర్లేదు. మహాన్యాస పూర్తి పేరు రాసుకున్నావు నాకు తెలుసు. అన్ని పేర్లు కలిపి 22 ఇచ్చారు, పెట్టారు 22 నామాలు వచ్చేట్టుగా. కానీ పప్పు వాళ్ళు బ్రీఫ్గా పెళ్లి మహాన్యాస. మహాన్యాస్. ఇంకా రెండో వాడికి పిల్లలు పుట్టలేదు. వాడి పేరేంటి? వాడి పేరు సునీల్ కుమార్. సునీల్ కుమార్. పెద్దవాడి పేరేంటి? భరద్వాజ్ కుమార్. అంటే గోత్రనామం పెట్టాం అన్నమాట. భరద్వాజ్ గోత్రం కదా, భరద్వాజ్ కుమార్. సరే, వాడికి ఇప్పుడు ఇంకా ఆ పేరు కూడా నాన్నగారు పెట్టారు తెలుసా నీకు? అవరిగడ్లో నాన్నగారు పెట్టారు. భరద్వాజ్ నరసింహ ప్రసన్న కుమార్ అని నాన్నగారు పెట్టారు. తర్వాత సునీల్ కుమార్ వీడు రెండో వాడు కూడా ప్రింటింగ్ ఇంజనీర్. వాడు ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. అమ్మాయి పేరు? దాని పేరు స్వప్న సుందరి. స్వప్న సుందరి. చక్కటి పిల్లలు. పొద్దున ఫోన్లు వచ్చిన వాళ్ళకి కన్నా నీ పుట్టిన సందర్భంలో ఫోన్ చేశారు వాళ్ళు? వాళ్ళు చక్కగా బర్త్డేకి వాళ్ళు నాకు పూనా నుంచి ఢిల్లీ నుంచి ఇద్దరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చెప్పారు? పూనా నుంచి కూడా ఫోన్ చేశారు. ఏం చెప్పారు? శుభాకాంక్షలు చెప్పారు. ఆనందంగా ఉంది నీకు? వెరీ గుడ్. ఇప్పుడు దీ రోపు రోజు నీ దినచర్య ఎలా ఉంటుంది? దినచర్య ఉంది, చీకటితో ఎప్పుడో లేస్తాను. లేచి శుభ్రంగా మొహం కడుక్కొని ఒంటరికి వెళ్ళి పాడుకుంటాను. సరే, మా అమ్మ కోడలు లేచేదాకా కూర్చుంటాను, పడుకుంటాను, లేపను. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనుకునే ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరిని ఏం డిస్టర్బ్ చేయకుండా మన భగవంతుడు దయవల్లో భగవంతుడు ప్రార్థన కేశవనామాలు చదువుకుంటూ కేశవాళ్ళు కేశవనామాలతో మేలుకొలుపు. కేశవనారాయణ మాత గోవింద విష్ణు మహస్వామి గట్టి గుర్తు లేకపోతే ఏదో అట్టగి పాడుకుంటుంటాను. అయితే అప్పుడు లేవగానే అత్తయ్య గారు కాఫీ అంటే లేచి తాగి కూర్చుంటాను. అబ్బాయి కూర్చుని మళ్ళీ కాసేపు వాకింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కాఫీ. రెండోసారి వరకు కాఫీ ఇచ్చేది కాదు. ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు రెండోసారి ఇప్పుడే కొత్త కాఫీ వస్తుంది, రెండోసారి కాఫీ ఎప్పుడు తాగుతున్నాను జ్ఞాపకం కానీ. తర్వాత మూడో అబ్బాయి, నాలుగో అబ్బాయి కొడుకు కూతురు పేరు చెప్పు. పార్థసారథి నరసింహశర్మ గుంటూరు. పార్థసారథి నరసింహశర్మ వాడు బ్యాంకులో పనిచేస్తుంటాడు. దానికి వాడికి ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. ఆడపిల్ల పెద్ద, మగపిల్లాడు పెద్ద? మగపిల్లాడే పెద్ద. మగపిల్లాడు పెద్ద. వాడు వాడు వాడి పేరేంటి? వాడి పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ భరద్వాజ్. శ్రీకాంత్ భరద్వాజ్. వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, చదువుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు? పూనా. ఎక్కడ ఊరు? ఊరు కాని ఊరు, విదేశాల్లో ఉన్నాడు. ఏ ఊరు, ఏ దేశం? లండన్లో ఉన్నాడు. లండన్లో ఉన్నాడు. ఫోన్ చేస్తుంటాడు కదా నీకు అప్పుడు, లండన్ నుంచి పోనాడుతుంటాడు అప్పుడు. లండన్లో ఉన్నాడు. చేశాడు మనకి, మనం టీవీలో చూసాం కదా, మనం కంప్యూటర్లో వాడు చూసాం కదా. వాడు లండన్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడు ఇంకా పెళ్లి కాలేదు వాడు కదా. తర్వాత అమ్మాయి పేరు, కూతురు పేరు? స్వప్న. స్వప్న. సుశీల. స్వప్న. సుశీల. అమ్మగారు పేరు పెట్టడం మనకి అసలు ఇన్ని పురుళ్ళు, ఇన్ని పుణ్యాలు పోసింది మన. నేను రోగం వచ్చేస్తే నేను వెళ్ళలేదు అనుకున్నా. ఇదే వీడి ఆఖరిసారి పురుడు పోసుకోవటం, ఇక మళ్ళీ పురుడు పోసుకోలేడు అనుకుంటే చిన్నమ్మలే పాపం. నన్ను మీ నాన్నగారు ఉండగానే నెమ్మదిగా తీసుకెళ్ళి కారు ఎక్కించి గుంటూరు తీసుకెళ్ళింది. గుంటూరు తీసుకెళ్ళేటప్పటికి సరిగ్గా వాళ్ళు పీటలు మీ కూతురున్నారు. కూతురుండేటప్పటికి మా వియ్యపురాలంది, ఇక రండి మీ మీ చోట్ల మీరు కూతురుగానన్నది అనేటప్పుడు నన్ను కాస్త ఆట పట్టిస్తాను అని అనేటప్పుడు, నాకు ఓ చోట్లో నేను కూర్చున్నట్టు అయితే ఇప్పుడు ఎందుకు వస్తానండి, ఎప్పుడో వచ్చి కూర్చునేదాన్ని అట్లాంటి. ఇప్పుడు ఓపీ లేకనే ఊరికి చూసి కళ్ళతో చూసి ఆనందించి వెళ్దామని వచ్చాను అని అన్ని. సరే గబగబ వెళ్ళి చిన్నమ్మలు కాఫీ పెట్టుకొచ్చింది. సారథి కళ్ళ మున్నీళ్ళు గార్చాడు, నేను వచ్చానని రాననుకున్నాడు. సారథి చిన్నమ్మలు తీసుకొచ్చింది పాపం. అట్లాగా నేను అమ్మ నువ్వు ఏడవచ్చు. సుశీల స్వప్నాన్ని పెట్టారు. సుశీలమ్మ గారిని పెడదాము. ఆవిడ పెట్టందే మనకి అసలు ఇది లేదు. ఆవిడ ఇన్ని పొరుళ్ళు మంచి చెడ్డ. సారథి. వెరీ గుడ్. సో సుశీలమ్మ గారిని పెడతాను. సుశీల ఏదో పెడతారో చూడండి అన్నాడు. ఆయన అనకూడదు కానీ మన ఇంట్లో వారాలు చేసి ఆయన మంచి పెద్ద బ్రాహ్మడైనాడు. చక్కగా నేను మీ నాన్నగారు పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు ఎవరు వద్దున్నా అన్నం పెడదనేవారు. సరే నన్ను పెడితే ఆయనే బ్రాహ్మడైనాడు. నమస్కారం అన్న, నమస్కారం పెట్టదు ఆయన. అప్పుడు ఆయన చూసి సాసి మీద రావాలండి సార్ శర్మ గారు అన్నాడు. అట్టయితే సుశీలమ్మ గారు పెడదామండి, మా అమ్మమ్మ గారు పేరు పెట్టండి, మనకి ఎక్కడ కూడా మోక్షం లేదు, మనకి పుట్టగతులు లేవు అని చెప్పి అనేటప్పటికీ సరే మళ్ళీ తను అనుకున్నాడు సుశీ సుశీ అంటాం, సుశీల స్వప్నాన్ని పెడదాం. సుశీల స్వప్న అంటే పెద్ద పేరుగానే ఉంటుంది, అది మనం పిలవకూడదు, ఇది యువతలది పేరు పిలుస్తాం, అది మర్యాదగా ఉంటుంది అంటే కదా. దానికి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు దానికి పెళ్ళి అయింది. ఒక పిల్లాడు. పిల్ల? పిల్లాడా? పిల్ల. పిల్ల. పిల్ల పేరేంటి? పిల్ల పేరు అఖిల. అఖిల. అఖిల. అఖిల అనసూయ. అఖిల అనసూయ పేరు. ఆవిడ అన్న తల్లి పేరు పెట్టారు. సరే మీ మనవడు పేరు జ్ఞాపకం? అది స్వప్న. మూడు పేరు. స్వప్న మూడు పేరు. చక్రవర్తి. శ్రీనివాస చక్రవర్తి. శ్రీనివాస చక్రవర్తి. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు. లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు. తర్వాత మూర్తి. మూర్తి సంతానం పేరు చెప్పు. మూర్తి సంతానం ఎంతమంది మూర్తికి? మూర్తి లక్ష్మీ నరసింహమూర్తి. వాడు భార్య పేరు చెప్పు. భారతి. భారతి. అయితే వాడికేమో ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు మగపిల్లలు. ఒకటి పేరు చైతన్య, ఒకటి పేరు శ్రీ ప్రశాంత్. ప్రశాంత్. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? చైతన్యకి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టలేదు ఇంకా. ఆ అమ్మాయి కూడా బాగా చదువుకున్న పిల్ల. అమ్మాయి పేరేంటి? సౌమ్య. సౌమ్య. చిరంజీవి. సౌమ్య. సౌమ్య. సౌమ్య. సౌమ్య. సౌమ్య. సౌమ్య. సౌమ్య. సౌమ్య. జడ్జి గారు అమ్మాయి. జడ్జి గారు అమ్మాయి. చాలా సౌమ్యంగా ఉంటుంది. మంచి మంచి సంప్రదాయం. చక్కటి పిల్ల అమ్మాయి. తర్వాత వాడు ప్రశాంత్. వాడు వాడు ఎక్కడ ఉన్నాడు సార్? లండన్లో. వాడు లండన్లో ఉన్నాడు. లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. లండన్లో ఆస్ట్రేలియన్ కంపెనీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. తర్వాత యశోద హాస్పిటల్లో చేసాడు. ఇక్కడ హైదరాబాద్ చేసేసి అటు వెళ్ళాడు. తర్వాత తర్వాత సంతానం వాళ్ళ పేరు చెప్పు. తర్వాత రాంబాబు. రాంబాబు. రాంబాబు సంతానం ఎంతమంది? రాంబాబు సంతానం ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల. ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. వాళ్ళిద్దరికి మాటలు రాని వాళ్ళు, అయినా కూడా బీకామ్ వరకు చదువుకున్నాడు. ఆ పిల్లేమో టెన్త్ దాకా చదువుకుంది కానీ పెళ్లి చేశారు. ఎక్కడ చదువుకుంది టెన్త్ దాకా? తిరుపతి దేవస్థానం వాళ్ళ స్కూల్లో చదువుకుంది. పెళ్లి చేశారు? పెళ్లి చేశారు. కొడుకు పుట్టాడు. వెరీ గుడ్. శ్రీనివాస్ అల్లుడు ఇంట్లోనే ఉంటాడు. బంగారు తండ్రి వాడి పేరు. వాడి అల్లుడు మునిమనవాడు పేరేంటి? మునిమనవాడు పేరు సాయి. సాయి తరుణ్. వాడు చక్కగా ఉంటాడు. ఈ సంబంధం ఎవరు చూశారు? అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. పెద్దవాడు పేరు? పెద్దవాడి పేరు కేశవ వెంకట. మీ నాన్నగారు పేరు? నాన్నగారు వెంకట్రావు నరసింహారావు. వెంకట్రావు నరసింహారావు పెట్టుకున్నారు. తర్వాత అయ్యప్ప రెండోవాడు. రెండోవాడు అయ్యప్ప వాడేమో బీకాన్ చూస్తున్నాడు. పెద్దవాడు రెండోవాడు ఏం చూస్తున్నాడు? వాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యాడు. టెన్త్ పాస్ అయ్యి ఇంటర్కి వచ్చాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు ఇప్పుడు. టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అంతేనా? నేను కరెక్టేనా? సరే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరేంటి? ఈ రాంబాబు గారి అమ్మాయి పేరు. పెళ్లి చేశారని చెప్పావు, మాటలు రావని చెప్పావు. హిమబిందు. హిమబిందు. హిమబిందుకి ఈ సంబంధం ఎట్లా, ఎవరు తెచ్చారు ఈ సంబంధం, ఏంటి ఆ సంగతి చెప్పు. ఆయన విశ్వనాథం గారని, నందలూరు విశ్వనాథం గారని, ఇప్పుడు ఆయన గారు లేరు, ఆయన తెచ్చాడు. ఆయన తెచ్చాడు. ఈ సంబంధం ఉందని ఎవరు చెప్పారు? అసలు వాళ్లే చెప్పారు. దుర్గక్క కొడుకు చెప్పాడని నాకు తెలిసింది. విజయభాస్కర్ చెప్పాడని ఈ సంబంధం ఉందని. అసలు ఈ సంబంధం అసలు ఉందని చెప్పింది విజయభాస్కర్. దుర్గక్క కొడుకు చెప్పాడు. తర్వాత వాళ్ళంతా అక్కడ తెలుసుకున్నారు వాళ్ళు. విశ్వనాథం గారు చెప్పారు. విశ్వనాథం గారు వీడి చెప్పి వీడి ద్వారా తీసుకున్నారు. అది సంగతి. విశ్వనాథం గారి మనవరాలి కూతురు, మనవరాలి కొడుకు. అంతేగా విశ్వనాథ మనవరాలి కొడుకు. విశ్వనాథం గారు ఉన్నాడు ఇప్పుడు? విశ్వనాథం గారు పోయాడు. ఆయన ఆయనకి అక్కడ పడుంటే విశ్వనాథం గారు పెళ్ళానికి ఆయనకి మళ్ళీ ఆయనే తీసుకొచ్చి ఏదో కుదిర్చాడని మళ్ళీ మీ తమ్ముడు అంటే రాంబాబు మళ్ళీ ఇద్దరికి బట్టలు పెట్టి ఇద్దరికి దండాలు పెట్టారు వాళ్ళిద్దరు. వెరీ గుడ్. బాగా సంసారం. ఇంకా ఇంకా ఏమిటి చేశారు నాన్నగారికి? ఏమిటి అసలు నాన్నగారు ఎట్లా పోయారు? ఏమిటి ఎట్లా ఏమిటి అసలు ఎంతకాలం ఏడి అన్న అది ఈ రుగ్మతలు ఎందుకు వచ్చినాయి? ఆయనకి ఆయన డయాబెటికా? ఆయన మధుమేహం వ్యాధి ఉండదు. ముందు షుగర్ ఉండేది. షుగర్ ఉండేది. ఏ సంవత్సరంలో పోయారు జ్ఞాపకం ఉందా? 87 ఇంకా అసలు ఈ సంసారంలో నీకు జరిగిన అనుభవాలు చెప్పు. మధ్యలో చక్కటి అనుభవాలు. అతిథులని అభ్యాగితుల్ని ఆదరించిన ఒక ఎత్తు, అందరినీ ఆదరించేది అనేవి. ఇప్పుడు ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు. ఈయన ముఖ్యమైన స్నేహితులు ఎవరు ఉండేవారు? మరి సరే, ఇప్పుడు ఈ పిల్లకి శ్యామల అని పేరు పెట్టినని వాడు పురుడు పోసుకుని పురుడు పోసుకుంటానికి ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళేది కాదు, వెళ్ళలేదు. నా దగ్గర ఇప్పుడు ఒకసారి పురుడు పోసుకుంటే పోయింది పిల్ల. తర్వాత ఏమో నా దగ్గర పోసాను. నందిగావలోనే పోస్తే సరే పిల్లాడు పుట్టాడు, వంశీకృష్ణని పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ పురుడు వచ్చింది. పురుడు వస్తేనేమో వేదాది ఏం చేశాడు, వీడు మూర్తిగాడికి పెళ్లి చేసి వెళ్ళి పంపించాలి, లేకపోతే ఆ ఊరు ఎవరో పోతుంటే మళ్ళీ రాడు. జబల్పూర్ వెళ్ళిపోతాడు అక్కడికి, ఒంటల మీద పోతాడట. అంటే ఏమన్నా సరే వద్దు అంటే కాదు, నేను వెళ్ళనండి, నెళ్ళండి. ఒకటే ఏడుపు ఆ కాచాయి, నేను వెళ్ళనండి, ఇక్కడే ఉండి పురుడు పోతుంది అంటారండి, తర్వాత పెళ్లి చేసుకోండి అని అంటుంది పాపం. ఏంటి నీ పెళ్ళి, నీ పురుడు ఎక్కువ వాడు పెళ్ళి ఎక్కువ అని చెప్పి కేకలేసేసి దీన్ని మళ్ళీ పెనగంచోళ్ళు దింపాడు. దింపుతానని స్టాండింగ్ దగ్గర తీసుకెళ్ళాడు నాన్న. ఇంకా మళ్ళీ వర్జం వస్తుందని మళ్ళీ ఒక గంటకు ముందే, 2 గంటల ముందే అక్కడ తీసుకెళ్ళి దింపాడు. అయ్యో ఇట్లా ఏడుస్తుంది రా, నన్ను కావాలి, ఏడ్చెళ్ళింది తల్లి లేగానే అని చెప్పి నేను ఒకటే ఏడ్చా. ఏడ్చి ఒరే మూర్తి, మరే ఈ దేవుడి ఈ డబ్బులు తీసుకెళ్ళి వదిన చేతికి, చాకలికి, మంతసానికి, అక్కడ ఖర్చులకు అన్నిటికీ ఇవి పెట్టుకోమను. వాళ్ళని ఎవరిని పెట్టద్దు, నేను పెట్టినట్టే అత్తయ్య గారు పెట్టిందని చెప్పి ఇచ్చేసేసి ఇరా అని చెప్పాను. అంటే సరే ఇచ్చేసేసి ఏదో పళ్ళు ఏవో అవి ఇవి కొని ఇచ్చిచ్చి అవి డబ్బులు ఇచ్చేచ్చాట. సరే ఇంతలోకి సరే వాడి ఇది అయిపోయింది, నా వాడి పెళ్ళి అయింది, సత్యనారాయణ వ్రతం అయింది. అయిన తర్వాత పుట్టింది ఇక ఈ శ్యామల. తర్వాత శ్యామల పుట్టింది. సరే పుట్టిన తర్వాత ఇరవై రోజులు అయిన తర్వాత ఏదో పుణ్యావతరణ ఏదో చేయించారు. సరే మేము కూడా వెళ్ళాం, చేయించాం. వీళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత వీళ్ళు వెళ్ళలేదు ఇంకా. అంటే అప్పుడు తీసుకొచ్చి నాన్నగారు 20 రోజుల లోపల తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అంటే తీసుకొచ్చి ఏం పేరు పెడదాం అంటే, కార్తీక మాసం కూడా వచ్చింది కదా, కార్తీక మాసంలో వాళ్ళే ఇంట్లో పక్క వాళ్ళ పంచాయతీని తీసుకుని అభిషేకం చేయించి ఇది చేయిస్తున్నాను, ఏదో అంటారు బాగుందే. అది చేస్తుంటే ఈ ఊళ్ళో శివాలయంలో అమ్మవారి పేరు శ్యామలాంబ, శ్యామలాంబ పేరు పెట్టు, మిమ్మల్ని ఇంట్లోనేమో కార్తీక మాసంలో అమ్మవారికి పెడుతుంది, ఇవాళ ఇది చేయిస్తుంది, అభిషేకం చేయిస్తుంది. వాళ్ళ ఇంట్లో కృష్ణమూర్తి గారి ఇంట్లో పంచాయతీ నాది ఏదో తీసుకొచ్చి తెప్పించింది, బ్రాహ్మణ చేత పుడుతుంది అని చెప్పేసారి. అట్లయితే శ్యామలాంబ పెట్టారు, అందుకని శ్యామలాంబ పేరు పెట్టారు. నాన్నగారి స్నేహితులు ఎవరైనా జ్ఞాపకం పేర్లు? వాళ్ళు వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు నాన్నగారి ముఖ్యులు, ముఖ్యమైన స్నేహితులు శివరామకృష్ణ గారు, ఆయన చంద్రబాటి శివరామకృష్ణ గారు, హనుమంతరావు గారు, తొర్లపాటి హనుమంతరావు గారు, తొర్లపాటి హనుమంతరావు గారు, ఇంకా మోగులూరు వాళ్ళు ఎవరన్నా, మోగులూరు వెంకటేశ్వరరావు గారు, మోగులూరు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా ఫ్రెండ్గా తిరుగుతుండేవాళ్ళు, మన ఇంటికి తిరుగుతుండే చిన్మయానంద మీటింగ్లు వెళ్తుండేవాళ్ళు. నాన్నగారు చిన్మయానంద దగ్గర ఉపదేశం చేసుకున్నాం నేను కూడా. అప్పుడు ఆ రాజపూర్ణ ప్రసాద్ పోయినప్పుడే చిన్మయానంద మీటింగులు అక్కడ మనకు వద్దు ఈ సంసారాలు వద్దని చెప్పి అన్నట్టుగా ఎంతమంది అయింది. భగవంతుడు వాడు దయ ఉంటే ఎంతమంది లేని వాళ్ళు పుడుతున్నారా పోనీలే అని ఆ భగవంతుడు వాళ్ళకి పుట్టించకూడదు అని. సంసారాలు వద్దామని చెప్పలేదు, సంసారం వద్దామంటే ఇవన్నీ దిగిస్తాడు, ఈ టీవీలు విషయాలు అనుభవించమని అడగ, పారిపోద్దాం ఇక్కడే ఉండి సంసారం చెప్పిన పద్మ పద్మ భ్రంస తామరాక మీద నీటి పట్టులా ఉండమన్నాడు. అలా చేయాలి సంసారం అంటే ఎవరికన్నా అతి ఉత్తమమైన గృహస్థాశ్రమం అది. తర్వాత ఒకసారి ఏదో పని చేస్తుంది లోపలికి వెళ్ళారు, సారదేమో టైప్ కట్టేవాడు, తను కూడా ఏదో లోపలికి వెళ్ళాడు, స్నానాలు చేసి మళ్ళీ తర్వాత 10 గంటలకు వెళ్ళిపోవాలిగా కాలేజ్. ఇంతలోకి లోపలికి వెళ్ళారు, ఏదో ఊరికే స్నానం చేసి ఏదో బోటు పెట్టుని వచ్చి బయట కూర్చున్నప్పటికీ ఈ బల్లలు గిల్లలు కుర్చీలో ఉండేవిగా ఆయన ఎవరో ఈ ఊరు ఆయనట ఎవరో ఆయన నాకు గుర్తులేదురా. సారది కూడా పాపం ఉద్యోగం కోసం తెగదీరిగాడు ఆయన ఎవరు, ఆయన మోహన్ రావు గారే. ఆ మోహన్ రావు గారు ఏమో వచ్చి ఆయన పెద్ద ఆఫీసర్ కూడా వీడి కోసం ఉద్యోగం కోసం తెగదీరిగాడు తెగదీరిగాడు. సరే ఇంతలోకి వచ్చి కూర్చునేటప్పటికి చిన్న బల్ల ఉంటే ఆ బల్ల మీద కూర్చున్నాడు ఆయన వచ్చి. ఇంతలోకి వారు లోపల నుంచి మీ నాన్నగారు వస్తున్నారు. అదేంటండి మీరు అయ్యో అయ్యో అయ్యో మీరు ఆ బల్ల మీద కూర్చోండి, కుర్చీలు ఉంటాయి కుర్చీల్లో కూర్చోండి వచ్చి. నరసింహారావు గారు మీ ఇంటికి వచ్చిన బల్ల మీద కూర్చోవాల్సిందే, నేను పార్టీనే పక్క పక్క పక్క నవ్వు కూర్చున్నాను. ఎవరో వచ్చాడు వాళ్ళతో భోజనానికి వస్తారు, భోజనానికి వస్తారని నేను ఏదన్నా చేస్తాను ఎక్స్ట్రా ఏదన్నా చేసేసి దాన్ని ఈ లోగానే మళ్ళీ ఇంకో పోయి వెళ్తే అంటే ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి వీడిని వెంట పెట్టుకు తిరిగేవాట ఎన్ని రోజుల్లో అలా తిరిగి తిరిగి తిరిగి సరే కూర్చున్నా. అయ్యో అయ్యో మీరు ఇక్కడ కూర్చున్నారని బాధపడిపోయారు అవాళ వారు ఎవరు అని చూసాను. సరే తర్వాత లోపలికి రోజు ఎవరెవరో అతిథులు ఉండేవాడు ఏదో లే అతిథులకి అంటాను చెప్పుకోవడం భగవంతుడు వాడు దయ్యాది. అయితే సరే వచ్చారు ఇంట్లోకి, వస్తే ముందు మీ నాన్నగారు వేసి తర్వాత ఇంకో ఎవరైనా వచ్చినప్పుడు అట్టాకులు బోల్డ్ అని అట్టాకులు వేసి బొమ్మట్లేసి ఏవో బజ్జీలో ఉప్పురా ఏదో చేసేదాన్ని ఇంకొక ఇంకొక కూర ఇంకోటి ఏదో. నువ్వేది ఒక వ్రతం చేసావు ఇప్పుడు అక్కడ అదో వృక్షాల్లో పెట్టుకుని కుంకుమ అంతా పెట్టుకుని నువ్వు అనుసూయక పంచుకుంటూ వెళ్ళారు నాకు జ్ఞాపకం బాగా అది చెప్పు. చెప్పన్నానా నందిగామంలో, నందిగామంలో ఏదో కుంకుమ రిక్షాలో పెట్టుకుని రిక్షావాడు పెట్టుకుని పంచుకుంటూ వెళ్ళారు. ఆ కుంకుమ నోవు గురించి చెప్పు. ఒకసారి ఏది నేను అడగలేదు, ఏదో కాస్తి వచ్చింది ఉంటే ఏవో ఇంట్లోనే ఉంటే ఇవన్నీ చేసేసుకుని దాన్ని మీ నాన్నగారిని అడిగాను చెప్తారు. ఇది లేకుండా అన్నీ అయిపోయినాయి నోములు, ఏదో పూతాంబలం అని పండుదాంబలం అని దంపతాంబలం అని ఒకటి ఉందిరా. దంపతులు ఇద్దరికి బట్టలు పెట్టాలి, తలంటులు పోయాలి, దంపతులు ఇద్దరికి బట్టలు పెట్టి పడవాన్ని వండాలి, వాళ్ళకి పెట్టాలి అది. సరే ఇది అవ్వలేదని అనుకుంటుంటే సరసక్క ఏం చేసింది, నేను దుర్గ పెళ్ళికి వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తులేదు నాకు, పెళ్ళికి వచ్చింది అది కూడా వచ్చింది. ఎప్పుడు దమ్మతాంబులను లేదన్నా, నాన్నగారికి వాళ్ళకి బట్టలు పెట్టలేదన్నావు కదా, రాగానే మీ నాన్నగారు రాలే, నాన్నగారు రాలేదన్నావు అని ఆయన స్నానం చేస్తున్నారు అక్కడ పెద్ద బావి ఉన్న ఇల్లు ఉండే అక్కడ కూర్చుని తాతయ్య గారు, తాతయ్య గారు బుచ్చరాయ గారు స్నానం చేస్తుంటేనే ఇంకా నీళ్లు పోసుకోలేదు, గబగబగా సరసెళ్ళి ఇంత నూనె తీసుకెళ్ళి గబిక్కింట పెట్టింది. ఇదేమిటో మా నాకు ఎన్నడూ అట్ట పెట్టుకోరు వారు, అదేమిటో పెట్టుకోవాలండి ఇవాళ అక్కయ్య మీకు మిమ్మల్ని బ్రాహ్మణుడు పెట్టుకుందిట పెట్టుకుంటుందిట, అందుకని ఇవాళ కాస్త మీకు తరంటు పోసుకోవాలి, దంపతులు ఇద్దరికి తరంటు పోయారని పెద్ద అది ఒక ఇది చిత్తమును అందుకని చెప్తున్నానండి. కుంకుడికాయ పోస్తాను లేదా సీకాయ పెట్టుకుంటుకోండి మీకు ఇష్టమే కదా, సీకాయ పెట్టు మెంతులు పెరుగు పెట్టి నాన్న ఇవన్నీ మంచిగా చేసేవాళ్ళే, అక్కడ చీకాయ పెట్టి రుద్దుకొని సరే స్నానం చేసేసి పట్టుబట్టలు కట్టుకొని కూర్చోండి అని చెప్పింది. సరే చేసేసి ఇచ్చేసి ఆ పట్టుబట్టలు పెట్టి కూర్చున్నారు. అమ్మమ్మ వంట చేసింది కానీ నేనే వడ్డించాను, అందరికీ వడ్డించాను. సరే ఇద్దరు కూర్చున్నారు, ఆవిడకి చీర రేకులు కూడా పెట్టి ఈయన గారికి బట్టలు పెట్టాం. సరే అయిపోయింది, ఎప్పుడు దంపతాంబలం అయింది, దుర్గకాయ పెట్టుకోండి, పెద్దమ్మ పెళ్లి పెద్దమ్మని పెళ్లి దాకా చేసుకోరా అది అప్పటిదాకా ఉంది. అయ్యో అయ్యో అనుకున్నా, అప్పుడు అయింది ఇంత పరవాన్న కింద ఉన్నావు ఇంకేదో చేసాం అయిపోయింది అనమాట అయింది. నువ్వు అనుకున్నావు కూడా చెప్పేస్తాను. సరే ఒక రోజున గ్రావ కుంకున్నాం అని ఒకటి ఉంది, చాలా రోజుల నుంచి అవ్వలేదు. ఏంటి నా గ్రావ కుంకున్నాం అని చెప్పి చేసాము, ఏంటి ఎట్లా అవుతుంది ఏంటి అమ్మ, నేను మాట్లాడకుండా గడప లోపలికి వెళ్ళి పెట్టకుండా పెట్టాలి అంశయ్య ఎట్లా ఏంటి నందిగామలో ఉంటే భవానీకి, భవానీ అంటే పెద్దదేగా పెద్ద కూతురు, జ్వరం వచ్చింది ఇట్లా సంగతి ఏం, మరి రేపు చేసుకుందాం అనుకుంటున్నాను, కొంచెం చేసుకో అక్కయ్య ఎవరినో ఒక ఇంట్లో పెట్టి నేను వస్తాను ఏమంది, మన చిన్నపిల్లలే మన పెద్దమ్మలు చిన్నమ్మలు ఇంత వాళ్ళు అప్పుడు పరిగణి చొక్కాలు తొడుకున్నారు సరిగ్గా ఒకళ్ళకి ఇద్దరికి అందరికీ ఒకే రకం తీసుకొచ్చేవారుగా ఏం తెచ్చినా. సరే అయితే నేను అవతల అక్కడ కూర్చుని వీళ్ళు టైప్ చేస్తున్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు, నేను అన్నాను కదా ఇట్లా నాయనమ్మ బా చీర బట్ట తెల్ల బట్ట నా చీరలు ఇవి తడుపుకుని పైన ఆరేసుకోవాలని తీసుకెడుతున్నా, తీసుకెడుతుంటే ఒక్కసారి వెళ్ళి మాట్లాడిందాం ఇట్లా సంగతి అని అనేటప్పుడు ఇట్లా సంగతి అండి ఏదో ఈ నోము పట్టాను, ఈ నోము తీరలేదు నాకు ఎన్ని రోజులు అవుతుందో అని గ్రాంకు అని చెప్పి అంటే ఏం లేదు మరే 360 పళ్ళు మామిడి పళ్ళు వీసవాసేరు కుంకం వీసవాసేరు పసుపు అంతే మాట్లాడకుండా అమ్మ అందరికి ముత్తైదుకి పెట్టి బొట్టించి ఈ పళ్ళు రెండు పసుపు కుంకం ఇచ్చుకోవాలి అంతే. అయ్యప్పటికీ ఓమో ఎన్ని ఇంకా ఎన్ని ఎంతమంది ఉంటుందా